48 గద్దల్లోని బొమ్మల నిజమైన జీవుల ఇలా వారి సంభాషణ జరుగుతూ ఉండగానే ఒక వార్తాహరుడు రొప్పుకుంటూ పరుగెత్తుకు వచ్చి, ఆ మహారాజా, మహారాజా, శత్రుసైన్యం రాత్రిపూట దండెత్తి మన పట్టణాన్ని ముట్టడించింది. మనవాళ్లు ఎదురు దాడికి సిద్ధమవుతున్నారు. నేను మేడమీదినుంచి చూసి వస్తున్నాను అని చెప్పాడు. వాడు అలా చెబుతూ ఉండగానే యుద్ధం మొదలైపోయిన ఘోర శబ్దాలు వినిపించసాగినాయి. ఇంతలోనే మహారాణి హడావిడిగా అక్కడికి వచ్చింది. ఆమె వెంట ఉన్న ఒక పరిచారిక, మహారాజా, శత్రువులు అంతఃపురంలోకి ప్రవేశించారు. నీ భార్యను జుట్టుపట్టుకొని ఈడ్చుకుపోతున్నారు. మహారాణిగారు ఎలాగో తప్పించుకొని మీ దగ్గరికి వచ్చింది, రక్షించండి అని ఏడుస్తూ చెప్పింది. విదురుథుడు ఒక్క ఉదుటున లేచి లీలా సరస్వతులకు నమస్కరించి, దేవతలారా, నేనిక యుద్ధానికి పోతున్నాను. నా భార్యను మీ పాదాల దగ్గర అప్పజెప్పుతున్నాను. మీరే కాపాడాలి అంటూనే సింహం దూకినట్లుగా యుద్ధరంగంలోకి దూకేశాడు. సరస్వతీదేవి పక్కన కూర్చున్న లీలా మహారాణి వంక తేరిపార చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంది, లీలా దేవి, ఇదేమిటి ఈవిడ అచ్చంగా నా ప్రతిబింబం లాగా ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడే కాదు, ఈ మంత్రి, ఈ పరివారము, ఈ చెలికత్తెలు, వీళ్లంతా కూడా అచ్చం మా ఇంట్లో మనుషుల్లాగానే ఉన్నారు. తల్లి, వీళ్లంతా అద్దంలోని బొమ్మలా నిజమైన జీవులా. సరస్వతీదేవి, యథా జప్తి హృదేత్యంతః తథా నుభవతి క్షణాత్ చితిశ్చేత్యార్థతామేతి చిత్తం చిత్తార్థతామివ ఊడ్ప్రడోట్సా. 44 18 లీలా. మనస్సులో జ్ఞానం క్షణంలో కలుగుతుంది, అనుభవము అంతే. మనస్సు క్షణంలో జాగ్రత్ పదార్థాల రూపాన్ని పొందుతుంది, అలాగే చిత్తు క్షణంలో చేత్య విషయకరంగా మారిపోతుంది. చేత్యము దృశ్యము ఈ పనులు జరగటానికి విశాలమైన ప్రదేశం కానీ సుదీర్ఘమైన కాలం కానీ అవసరం లేదు. ఇటు చిత్తులోగాని అటు చిత్తంలోగాని రెండు ప్రపంచాలు కనిపిస్తున్నాయి. చిత్తులో కనిపించే ప్రపంచం పేరు జాగ్రత్తు, చిత్తంలో కనిపించే ప్రపంచం పేరు స్వప్నం. ఈ రెండు ప్రపంచాలు లోపలే ఉన్నాయి, కాని బయట ఉన్నట్టుగా కనిపిస్తాయి. రెండింటిలోనూ చైతన్యం ఆభాసరూపంలో అనుగతమై ఉంది కనుక రెండూ సత్యంలాగానే కనిపిస్తాయి. అందుకే ఈ ప్రపంచాలన్నీ చిత్రంగా కనిపిస్తాయి. అక్కడ నీ ఇంట్లో మరణించిన నీ భర్త ఏ సంస్కారంతో ప్రాణం విడిచిపెట్టాడో ఆ సంస్కారబలం వల్ల ఇక్కడ అదే ఆకారంతో పుట్టాడు. లీలా, అక్కడ ఇక్కడ అనే పదాలకు అర్థం లేదు. ఎక్కడ మరణించాడో అక్కడే పుట్టాడు. ఏ సంస్కారంతో మరణించాడో ఆ సంస్కారంతోనే పుట్టాడు. ఇక మంత్రులు మొదలైన వాళ్లంతా ఉన్నారే, వీళ్లంతా ఇతని సంస్కారం వల్ల పుట్టిన జీవులే. వీళ్లు వెనకటి జన్మలోని మనుషుల్లాగా కనిపిస్తున్నారే గాని వాళ్లు వీళ్లు ఒకటి కాదు. మరి వీళ్లంతా ఎక్కడ్జించి వచ్చారు? ఎలా మనకు కనిపిస్తున్నారు? అంటే ఈ రాజు యొక్క సత్తలోంచే వీళ్లు వచ్చారు. ఆ సత్తయే వీళ్లలో ఉంది. ఆ సత్తచేతనే మనకు కనిపిస్తున్నారు. ఆయసర్ 63. ఒక మనిషి యొక్క సత్తలోంచే ఇంతమందికి సత్తా ఎలా వస్తుంది అని సందేహించవలసిన పని లేదు. స్వప్నంలో నీ సత్తలోంచే అనేక మంది జీవులకు సత్త వస్తోంది గదా. లీలా తల్లి, నా మెలకువలో కనిపించే మనుషులంతా నాకే కాక ఇతరులందరికీ కనిపిస్తున్నారు. నా స్వప్నంలో కనిపించే మనుషులేమో నా ఒక్కదానికే కనిపిస్తున్నారు. అందుచేత నా స్వప్నజీవులు అసత్యజీవులు అని సులభంగానే తెలుస్తోంది. జాగ్రత్ జీవులు అలా కాదు, వారు సత్యజీవులు అనిపిస్తోంది. నేను అడిగేది ఇలాంటి జాగ్రత్ జీవుల గురించి కాని స్వప్నజీవుల గురించి కాదు. సరస్వతీదేవి, లీలా, అందరికీ కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్ పదార్థాలన్నీ సత్యమే అనేటట్లయితే గారడివాడు సృష్టి చేసే వస్తువులు కూడా సత్యవస్తువులే అనాలి. లీలా పోని, మరో కారణం చెబుతాను. స్వప్న వస్తువులన్నీ మెలకువ వచ్చేటప్పటికీ మాయమైపోతాయి. వాటికి కారణమైన ముడి సరుకులు కూడా కనిపించవు కనుక అవి అసత్యాలు. జాగ్రద్వస్తువులు అలా మాయమైపోవు కనుక అవి సత్యాలు అంటాను. సరస్వతీదేవి, లీలా, జాగ్రద్వస్తువులు మాయం కాకపోవడమేమిటి? తత్వజ్ఞానం కలిగితే అవి మాయమవుతాయి. అందుచేత జాగ్రత్త వస్తువులు అసత్యాలే. అయితే జాగ్రత్త దశకాలంలో ఒక్కొక్క వస్తువుకి దాని అవయవాలు నశిస్తే అది కూడా నశిస్తుంది. నశించటమంటే దాని యొక్క కారణ రూపాన్ని పొందుతుంది. ఉదాహరణకు కుండ పగిలితే మట్టి అవుతుంది, తత్వజ్ఞానం కలిగితే మొత్తం బాధింపబడుతుంది. బాధ అంటే దానికి కారణం కూడా లేకుండా పోవటం. కుండ బాధింపబడితే మట్టి కూడా కనిపించదు. నాశానికి బాధకు తేడా ఇది. లీలా ఇంతకు చెప్పవచ్చిందేమిటంటే స్వప్నం ఎలా అసత్యమో అలాగే ఈ జాగ్రత్త కూడా అసత్యమే. స్వప్నంలో నీ సత్తను బట్టి అనేక మందికి సత్త ఎలా కలుగుతుందో జాగ్రత్తలో కూడా అలాగే కలగవచ్చు. అలాగే ఈ మంత్రి మొదలైన జీవులకు రాజు యొక్క సత్త వల్ల సత్త ఏర్పడుతోంది. లీలా నీకు ఈ విషయంలో బాగా విశ్వాసం కలిగినట్టుగా లేదు, అందుచేత మరికొంత వివరిస్తాను. ఇంటి కప్పుకి చిల్లి ఉండి దాంట్లోంచి ఎండ లోపలికి పడితే ఆ ఎండలో ధూళి రేణువులు కదలాడుతూ ఉండటం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రేణువులు అంతకు ముందే అక్కడ ఉన్నాయి, ఈ ఎండ పడ్డప్పుడు కనిపిస్తున్నాయి. అలాగే పరమాత్మ అనే ఆకాశంలో ఈ బ్రహ్మాండాలనే రేణువులు కదలాడుతున్నాయి. ఇలాంటి బ్రహ్మాండాలలో జీవులు జన్మిస్తున్నారు. జన్మించడమంటే ఏమిటి? ఒక ఉపాసకుడు నేనే అగ్నిదేవుణ్ణి అని ఉపాసన చేస్తే వాడి ఒళ్లంతా వేడెక్కిపోతోంది. వాడి భావన సంస్కారంగా మారి వాడికి వేడి స్వయంగా అనుభవంలోకి వస్తోంది. అలాగే పరమాత్మ చైతన్యం కూడా వాసనాబలం చేత ఈ ప్రపంచాన్ని చూస్తోంది, తెలుసుకుంటోంది. జీవులుగా ఏర్పడి నేను నేను అంటోంది, అదే జన్మించటం. కనుకనే ఈ కనిపించే ప్రపంచమంతా పూర్తిగా సత్యము కాదు, పూర్తిగా అసత్యము కాదు. ఇది అనిర్వచనీయం, ఇది మిథ్య. దీనికంతటికీ కారణం జీవుల యొక్క భోగేచ్ఛయే. ఈ భోగేచ్ఛలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని పూర్వానుభవం లాగానే ఉంటాయి, కొన్ని కొత్తగా ఉంటాయి, కొన్ని ఉండి కూడా అసమర్థంగా ఉంటాయి. ఆ వైచిత్రివల్లనే నీకు ఇప్పుడు నీ పాత మంత్రులు పోరులు కనిపిస్తున్నారు. పరమార్థ స్వరూపంగా చూసుకుంటే వారిలో ఉన్న సత్తా వీరిలో ఉన్న సత్తా ఒకటే, కనుక వారు వీరు ఒకటే. ఆయసర్ 64. కాని వ్యావహారికంగా చూసుకుంటే వీరు వారు కాదు. వారిలాంటి వారు, వారిని పోలినవారు అంత మాత్రమే. లీలా ఇక్కడ మరొక మంచి సృష్టి రహస్యం ఉంది. ఇక్కడ విదురథుడు అనే ఈ రాజు యొక్క ఆత్మలో ఒక ప్రతిభ, ఒక భ్రాంతి, ఒక స్వప్నం వంటి దృశ్యం ఏర్పడి ఈ లోకమంతా కనిపిస్తోంది. దీనికి కారణం ఇతని యొక్క సంస్కారం. సరిగ్గా అదే పద్ధతిలో జీవుల అందరి యొక్క సంస్కారము కలిసి సద్రూపుడైన హిరణ్య గర్భుడియందు సత్యసంకల్పము అనే ప్రతిభ ఏర్పడింది. ప్రతిభ అంటే చెప్పాను కదూ, ఒక భ్రాంతి, ఒక స్వప్నం వంటి దృశ్య కల్పన. ఆ హిరణ్య గర్భుడి యొక్క సంకల్పము, రాజు అనే ఈ జీవుడి యొక్క సంకల్పము రెండూ ఏకమై ఇక్కడ అచ్చం నీలాగానే ఉన్న రెండవ లీల తయారైంది. కనుక లీలా ఏషా త్వమంబరా మహం భువనం ధరాచ రాజేతి సర్వమహమేవ విభాతమాత్రం చిద్వ్యోమ బిల్వ జఠరం విదురంగ విద్ధి త్వం తేన శాంతమలమాస్వ యథాస్థితేహ. ఉడొట్ప్రడొట్స 44 శ్లోక్ 52. ఈ రెండవ లీల నువ్వు, నేను, ఈ ఆకాశము, దీనిలో కనిపిస్తున్న ప్రపంచం, ఈ భూమి, ఈ రాజు, ఇదంతా కూడా నేనే. అంటే ఆత్మరూపమే. ఆత్మరూపంలోనే ఇది ప్రతిభగా వచ్చింది. చిదాకాశమే ఒక మారేడు పండైతే దాని పొట్టలో ఉండే గింజల వంటివి ఈ లోకాలన్నీ. లీలా ఈ మాట పెద్దలందరికీ తెలుసు, నువ్వు కూడా తెలుసుకో. తెలుసుకుని నీ స్వస్వరూపంతో హాయిగా ఉండు.